ఇతి ప్రథమాష్టకే ద్వితీయ ప్రశ్న ప్రారంభః. ఓం ఉద్ధన్యమానమస్య అమేధ్యం అపపాప్మాన యజమానస్య హంతు శివానస్సంత ప్రతిశశ్చతస్రః సన్నో మాతా పృథివీతోకసాతా సన్నో దేవీరభిష్టయే ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః వైశ్వానరస్య రూపం పృథివ్యాం పరిస్రసాః శ్యోనమావిశంతు నః యదిదం దివో యదదః పృథివ్యాః సంజ్ఞానే రోదసీ సంబభూవతు ఊషాన్ కృష్ణమవతు కృష్ణమూషాః ఇహోభయోర్యజ్ఞిజమాగమిష్ఠాః ఓదేః కుర్వాణో యత్పృథివీమచరః గుహాకారమాఖురూపం ప్రతీత్య తత్తేన్యక్తమిహ సంభరంతః చరంజీవేమ శరదః సవీరాః ఊర్జం పృథివ్యారసమాభరంతః శరంజీవేమ శరదః పురోచేః వమ్రేభిరను విత్తం గుహాసు శ్రోత్రంత ఉర్వ్యవధిరా భవామః ప్రజాపతిసృష్టానాం ప్రజానాం క్షుధోపహత్యేసు వితన్నో అస్తు ఉపప్రభిన్నమిషమోర్జం ప్రజాభ్యః సూదం గృహేభ్యో రసమాభరామి యస్య రూపం బిభ్రతి మామవిందత్ గుహా ప్రవిష్టాగుం శరీరస్య మధ్యే తస్యేదం విహతమాభరంతః అచంబట్కారమస్యాం విధేమ యత్పర్యపశ్యత్సరీరస్య మధ్యే ఉర్వేమపశ్యజ్జగతః ప్రతిష్ఠాం తత్పుష్కరస్యాయతనాద్ధిజాతం వర్ణం పృథివ్యాః ప్రథనగుం హరామి యాభిరగుం హజ్జగతః ప్రతిష్ఠాం ఉర్వీమిమాం విశ్వజనస్య భర్త్రీం తానః శివాః శర్కరాః సంతు సర్వాః అగ్నేరేతశ్చంద్రగుం హిరణ్యం అద్భ్యః సంభూతమృతం ప్రజాసు తత్సంభరన్నుత్తరతో నిధాయ అతిప్రయచ్ఛన్ దురితింతరేయం అశ్వో రూపం కృత్వా యదశ్వత్థే తిష్ఠః సంవత్సరం దేవేభ్యో నిలాయ ప్రాప్తేన్యక్తమిహ సంభరంతః శరంజీవేమ శరదః సవీరాః ఊర్జః పృథివ్యా అర్ధ్యుత్థితోసి వనస్పతే శతవలిశో విరోహ త్వయా వయమిషమోర్జం మదంతః రాగస్పోషేణ సమిషామదేమ గాయత్రియాః హ్రియమాణస్య యత్తే పర్ణమపదతృతీయస్యై దివోధి సోయం పర్ణ సోమపర్ణాద్ధిజాతః తతో హరామి సోమపీఠస్యావరుద్ధ్యై దేవానాం బ్రహ్మవాదం వదతాం యత్ ఉపాశృణోః శుశ్రవావే శ్రుతోసి తతో మామావిశతు బ్రహ్మవర్చసం తత్సంభరగస్తదవరుంధీయ సాక్షాత్ యజాతే సృష్టస్యాగ్నేః హేతిమశమయత్ ప్రజాపతిః తామిమామప్రదాహాయ శమేగుం శాంతే హరామ్యహం యత్తే సృష్టస్య యతః వికంకతం భాఆచ్ఛజ్జాతవేదః తయా భాసా సంమితః పురన్నో లోకమను ప్రభాహి యత్తే తాం తస్య హృదయమాచ్ఛిందం జాతవేదః మరుతోద్భిస్తమయిత్వా ఏతత్తేతదశనే సంభరామి సాత్మా అగ్నే సహృదయో భవేహ చిత్రయాదశ్వత్థాత్ సంభృతా బృహత్యః శరీరమభిసర్గస్కృతాస్థ ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః తిస్రస్త్రిభిర్మిథునాః ప్రజాత్యై అశ్వత్థార్ధవ్యవాహాద్ధిజాతాం అగ్నేస్తనోం యజ్ఞజాగుం సంభరామి శాంతయో నిగుంశమి గర్భం అగ్నయే ప్రజనయితవే యో అశ్వత్థశమే గర్భః ఆరురోహత్వే సచా తంతే హరామి బ్రహ్మణా యజ్ఞయైః కేతుభిః సహ యంత్వా సమభరం జాతవేదః యథా శరీరం భూతేషు న్యక్తం సంభృతస్యేత శివః ప్రజాభ్యః వరుణో లోకమనునేషు విద్వాన్ ప్రవేధసే కవచే మేధ్యాయ వచో వందారు వృషభాయ వృష్ణే యతో భయమభయం తన్నో అస్తు అవదేవాన్ యదేహేడ్యాన్ సమిధాగ్నిం దువస్యత ఘృతేర్బోధయతాతిథిం ఆస్మిన హవ్యాజుహోతన ఉపత్వాగ్నే హవిష్మతే ఘృతాచేయర్యంతు హర్యత జుషస్వ సమిధో మమ తంత్వా సమిద్భిరంగిరః ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య సమిధ్యమానః ప్రథమోను ధర్మః సమక్తుభిరజ్యతే విశ్వవారః శోచిష్కేశో ఘృతనిర్నిక్పావకః సుయజ్ఞో అగ్నిర్యజథాయ దేవాన్ ఘృత ప్రతీకో ఘృతయోనిరగ్నిః ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృతపృషస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్ సుయజాయక్షిదేవాన్ ఆదుర్గా అగ్నే హవిషో జుషాణః ఘృత ప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం ఇదేవ పుత్రమభిరక్షతాదిమం త్వామగ్నే సమిధానయ్యవిష్ఠ దేవాదూతం చక్రిరేహ వ్యవాహం ఉరుజ్రయ సంఘృతయో నిమాహుతం త్వేషం చక్షుర్దధిరే చోదయన్వతి త్వామగ్నే ప్రతిమ ఆహుతం ఘృతేన సున్నాయవస్సు సమిధా సమీధిరే సమావృధాన ఓషధీభిరక్షితః ఉరుజ్రయాగుంసి పార్థివా వితిష్ఠసే ఘృత ప్రతీకం వరితస్య ధూర్షదం అగ్నిం మిత్రం న సమిధా నరింజతే ఇంధానో అక్రో విదథేషు దీద్యత్ శుక్రవర్ణా మిథునో యగుంసతే ధియం ప్రజా అగ్నే సంవాసయ ఆశాశ్చ పశుభిః సహ రాష్ట్రాణ్యస్మా ఆధేహి యాన్యాసం సవితుః సవే మహే విష్పత్నే సదనే ఋతస్య అర్వాచీయేతం ధరుణేరగీణాం అంతర్వత్నీ జన్యం జాతవేదసం అధ్వరాణాంజనయథః పురోగాం ఆరోహతం దశతకం శక్వరేర్మమ ఋతేనాగ్న ఆయుషావర్చసా సహ జోగ్జీవంత ఉత్తరాముత్తరాగం సమాం దర్శమహం పూర్ణమాసం యజ్ఞం యథాయజై ఋత్వయవతే స్థో అగ్నిరేతసౌ గర్భం దధాథాంతే వా మహం దదే తత్సత్యం యద్వీరం బిభృసః వీరం జనయిష్యథః తే మత్ప్రాతః ప్రజనిష్యేథే తే మా ప్రజాతే ప్రజనయిష్యథః ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన సువర్గే లోకే అనృతాత్ సత్యముపైమి మానుషాద్దైవ్యముపైమి దైవీం వాచం యచ్ఛామి శల్కైరగ్నిమిన్ధానః ఉభౌ లోకౌ సనేమహం ఉభయోర్లోకయోరుద్ధ్వా అతిమృత్యంతరామ్యహం జాతవేదో భువనస్య రేతః ఇహసించ తపసో యజ్జనిష్యతే అగ్నిమశ్వత్థాదధిహవ్యవాహం శనే గర్భాజ్జనయనయోమజోభూః అయం తేజోనిరృత్వియః యతో జాతో అరోచథాః తంజానన్నగ్న ఆరోహ అథానో వర్ధయారయం అపేతవీతవిత సర్పతాతః ఏత్రస్థపురాణాయే చ నూతనాః అదాదిదం యమోవసానం పృథివ్యాః అక్రండిమం వితరో లోకమస్మై అగ్నేర్భస్మాస్యగ్నేః పురేషమసి సంజ్ఞానమసి కామధరణం మయితే కామధరణం భూయాత్ సంవసృజామి హృదయాని సగం సృష్టం మనో అస్తువః సగం సృష్టః ప్రాణో అస్తువః సంయావః ప్రియాస్తనువః సంప్రియా హృదయానివః ఆత్మా వో అస్తు సంప్రియః సంప్రియాస్తనువో మమ కల్పే తాం ద్యావా పృథివీ కల్పంతామాప ఓషధీః కల్పంతామగ్నయః పృథక్ మమ జ్యేష్ఠ్యాయ సవ్రతాః ఏగ్నయః సమనసః అంతరాద్యావా పృథివీ వాసంతికా భృతో అభికల్పమానాః ఇంద్రవివ దేవా అభిసంవిశంతో దివస్వా వీర్యేణ పృథివ్యై మహిమ్నా అంతరిక్షస్య పోషేణ సర్వపశుమాదధే అజీజనం నమృతం మర్త్యాసః అశ్రేమాణం తరణిం వేణుజంభం దశస్వసారో అగ్రువః సమీచే ఉమాగుం సంజాతమభిసగుం రభంతాం ప్రజాపతేస్త్వా ప్రాణేనాభిప్రాణిమి పోష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుక్తాయ శతశారదాయ శరగం శరద్భ్య ఆయుషే వర్చసే జీవాత్వే పుణ్యాయ అహం తదస్మి మదసి త్వమేతత్ మమాసి యోనిస్తవయోనిరస్మై మమైవ సన్వహహవ్యాన్యగ్నే పుత్రః పిత్రే లోకగృజ్జాతవేదః ప్రాణే త్వామృతమాదధామి అన్నాదమన్నాద్యాయ గోప్తారంగుత్యే సుగార్హవత్యో విజహన్నరాతే ఉషస శ్రేయసే శ్రేయసేర్దధత్ అగ్నే సపత్నాగుం అపబాధమానః రాజస్పోషమిషమూర్జమస్మాసు ధేహి ఇమా ఉమా ఉపతిష్ఠంతు రాజః ఆభిః ప్రజాభిరిహ సంవసేయ ఇహో విజాతిష్ఠతు విశ్వరూపే మధ్యే వసోర్దీదిహి జాతవేదః ఓజసే బలాయత్వోద్యచ్ఛే వృషమే సుష్మాయాయుషే వర్చసే సపత్నతోరసి వృత్రతోః యస్తే దేవేషు మహిమాసు వర్గః యస్త ఆత్మా పశుషు ప్రవిష్టః పుష్టిర్జాతే మనుష్యేషు పప్రథే తయానో అగ్నే జుషమాణ ఏహి దివః పృథివ్యాః పర్యంతరిక్షాత్ వాతాత్ పశుభ్యో అధ్యోషధీభ్యః యత్ర యత్ర జాతవేదః సంబభూథ తదానో అగ్నే జుషమాణ ఏహి ప్రాచీమను ప్రదిశం ప్రేహి విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యానో విభాహి ఊర్జన్నో ధేహి ద్విపదే చతుష్పదే అన్వగ్నిరుషసామగ్రమక్షత్ అన్వహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మీర్ అనుద్యావా పృథివీ ఆతతాన విక్రమస్వ మహాగుం అసి వేదిషన్మానుషేభ్యః త్రిషు లోకేషు జాగృహి యదిదం దివో యదదః పృథివ్యాః సంవిధానే రోదసీ సంబభూవతుః తయోః పృష్ఠే సీదతు జాతవేదాః శంభోః ప్రజాభ్యస్తనువే స్యో నః ప్రాణం త్వామృతమాదధామి అన్నాదమన్నాద్యాయ గోప్తారంగుప్త్యై యత్తే శుక్రశుక్రం వర్చః శుక్రాతనోః శుక్రం జ్యోతిరజస్రం తేన మేదీదిహి తేన త్వాదధే అగ్నినాగ్నే బ్రహ్మణా ఆనశే వ్యానశే సర్వవాయుర్వ్యానశే నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమాణాం చ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదబ్ధాయోషీతతనో అవిషణ్ణః పితుం కృణ శగ్గస్య పశూన్మే గోపాయ ద్విపాదో యే చతుష్పదః అష్టాశఫాశ్చ జయిహాగ్నే ఏ చైకశఫా ఆశుగాః సప్రథసభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం అరే బుద్ధ్యమంత్రం మే గోపాయ యమృషజస్త్రైవిదా విదుః ఋతస్వామానియజోగంషి సాధిశ్రీరమృతాసతాం చతుశిఖండాయువతిః సుపేశాః ఘృతప్రతీకా భువనస్య మధ్యే పరమజ్యమానా మహతే సౌభగాయ మహ్యం ధుక్ష్వయజమానాయ కామాన్ ఇహైవ సందత్ర సతోభో అగ్నయః ప్రాణేన వాచా మనసా బిభర్మే తిరో మాసంతమాజుర్మా ప్రహాసీత్ జ్యోతిషావో వైశ్వానరేణోపతిష్ఠే పంచథాగ్నేన్వ్యక్రామత్ విరాత్సృష్టా ప్రజాపతేః ఊర్ధ్వారోహద్రోహిణీ యోనిరగ్నేః ప్రతిష్ఠితిః న వైతాన్యహాని భవంతి నవై సువర్గాలోకా ఎదేతాన్యహాన్యుపయంతి నరస్వేవ తత్సువర్గేషు లోకేషు సత్రిణః ప్రతిష్ఠంతో యంతి అగ్నిష్టోమాః పరః సామానః కార్యా ఇత్యాహుః అగ్నిష్టోమసంమితః సువర్గో లోకయితి ద్వాదశాగ్నిష్టోమస్య స్తోత్రాణి ద్వాదశమాసా సంవత్సరః తత్తన్న సూక్ష్యం ఉక్త్యా ఏవ సప్తదశాః పరః సామానః కార్యాః పశవో వా ఉక్థాని పశూనామవరుద్ధ్యై విశ్వజిగభిజితామగ్నిష్టోమౌ ఉక్త్యాః సప్తదశాః పరః సామానః తే సగ్విస్తుతా విరాజమభిసంపద్యంతే ద్వే చర్చావతిరిచ్యేతే ఏకజాగోరతిరిక్తః ఏకజాయురూనః సువర్గో వైలోకో జ్యోతిః ఓర్విరాట్ సువర్గమేవ తేన లోకమభిజయంతి యత్పరగం రాథంతరం తత్ప్రథమేహం కార్యం బృహద్వితీయే వైరూపం తృతీయే వైరాజం చతుర్థే శాక్వరం పంచమే రైవతకం షష్ఠే తదు పృష్ఠేభ్యో నయంతి సంతనయ ఏతే గ్రహాగిష్యంతే అతిగ్రాహ్యాః పరః సామసు ఇమానేవైతైర్లోకాన్ సంతన్వంతి మిథునా ఏతే గ్రహాగిష్యంతే అతిగ్రాహ్యాః పరః సామసు మిథునమేవ తైర్యజమానావరుంధతే బృహత్పృష్ఠం భవతి బృహద్వై సువర్గో లోకః బృహతైవ సువర్గం లోకయ్యంతి త్రయస్త్రగుంషినామసామ మాధ్యంది నేపవమానే భవతి త్రయస్త్రగుంషద్వై దేవతాః దేవతా ఏవావరుంధరే ఏవా ఇతః పరాన్ జగుం సంవత్సరముపయంతి నహైనంతే స్వస్తి సమశ్నువతే అథ యే ముతోర్వాంచముపయంతి తేహైనగ్ స్వస్తి సమశ్నువతే ఏతద్వా అముతోర్వాంచముపయంతి యదేవాం యోహ ఖలు వావ ప్రజాపతిః స ఉభేవేంద్రః తదు దేవేభ్యో నయంతి సంతతిర్వా ఏతే గ్రహాః యత్పరః సామానః విషోవాంది వా కీర్త్యం యథా శాలాయై పక్షసీ దేవగుం సంవత్సరస్య పక్షసీ యదేతేన గృహ్యేరన్ విశోచే సంవత్సరస్య పక్షసీ వ్యవస్రగుంసే జాతాం ఆర్తివార్చేయః యదేతే గృహ్యంతే యథా శాలాయై పక్షసీ మధ్యమం వగుంశమభిసమాయచ్చతే ఏవగుం సంవత్సరస్య పక్షసీ దివా కీర్త్యమభిసంతన్వంతే నార్తివార్చంతే ఏకవిపుంశమహర్భవతి శుక్రాగ్రాగ్రహా గృహ్యంతే ప్రత్యుత్తబ్ధ్యే సయత్వాయ సౌర్య ఏతదహః పశురాలభ్యతే సౌర్యోదిగ్రాహ్యో గృహ్యతే అహరేవ రూపేణ సమర్థయంతే అథో అన్న ఏవేష బలిహ్రియతే సప్తైతదహరతి గ్రాహ్యా గృహ్యంతే సప్త వైశీర్షణ్యాః ప్రాణాః అసావాదిత్యశిరః ప్రజానాం శీర్షన్నేవ ప్రజానాం ప్రాణాన్ దధాతి తస్మాత్ సప్త శీర్షన్ ప్రాణాః ఇంద్రో వృత్రగం హత్వా అసురాన్ పరాభావ్య స ఇమాన్ లోకానభ్యజయత్ తస్యాసో లోకోనభిజిత ఆసీత్ తమ్ విశ్వకర్మా భూత్వాభ్యజయత్ యద్వైశ్వకర్మణో గృహ్యతే సువర్గస్య లోకస్యాభిజిత్యై ప్రవా ఏతే స్మాల్లోకాచ్యమంతే యే వైశ్వకర్మణం గృహ్ణతే ఆదిత్యశ్వో గృహ్యతే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠంతి అన్యాన్యా గృహ్యేతే విశ్వాన్యేవాన్యేన కర్మాణి కుర్వాణాయంతి అస్యామన్యేన ప్రతిష్ఠంతి ఆవాపరార్థాత్ సంవత్సరస్యాన్యాన్యా గృహ్యేతే తాబుభౌ సహ మహాభ్రతే గృహ్యేతే యజ్ఞస్యైవాంతం గత్వా ఉభయోర్లోకయోః ప్రతిష్ఠంతి అర్క్యముత్థం భవతి అన్నాద్యస్యావరుధ్యై ఏకవిగుంశ ఏష భవతి ఏతేన వై దేవా ఏకవిగుంశేన ఆదిత్యమిత ఉత్తమగుం సువర్గం లోకమారోహయన్ సవా ఏష ఇత ఏకవిగుంశః తస్య దశావస్థాదహాని దశ పరస్తాద్ సవా ఏష విరాజ్యుభయతః ప్రతిష్ఠితః విరాజిహి వా ఏష ఉభయతః ప్రతిష్ఠితః తస్మాదంతరేమౌ లోకౌ యన్ సర్వేషు సువర్గేషు లోకేష్వభితపన్నేతి దేవా వా ఆదిత్యస్య సువర్గస్య లోకస్య పరాచోతిపాదాదభిభయోః కంఛందోభిరదృగుం హంధృత్యే దేవా వా ఆదిత్యస్య సువర్గస్య లోకస్య అవాచోపపాదాదభిభయోః తమ్ పంచభీరశ్మిభిరుదవయన్ తస్మాదేక విగుంశేహన్ పంచ దివా కీర్త్యాని క్రియంతే రశ్మయో వై దివా కీర్త్యాని ఏగాయత్రేషోత్తరయోః పవమానయోః మహాదివాకీర్త్యగం హోతుః పృష్ఠం వికర్ణం బ్రహ్మ సామం భాసోగ్న్యష్టోమః అథైతాని పరాణి పరైర్వై దేవా ఆదిత్యగం సువర్గం లోకమపారయన్ ఎదపారయన్ తత్పరాణాం పరత్వం పారయంత్యేదం పరాణి ఏవం వేద అథైతాని స్పరాణి స్పరైర్వై దేవా ఆదిత్యగం సువర్గం లోకమస్పారయన్ అయస్పారయన్ తత్స్పరాణాగుస్పరత్వం స్పారయంత్యేనగ్స్పరాణి ఏవం వేద అప్రతిష్టాం వా ఏతే గచ్చంతి ఏషాగుం సంవత్సరే నాప్తేథ ఏకాదశిన్యాప్యతే వైష్ణవం వా మనమాలభంతే యజ్ఞో వే విష్ణుః యజ్ఞమేవాలభంతే ప్రతిష్ఠిత్యై ఐంద్రాగ్నమాలభంతే ఇంద్రాగ్నే వై దేవానామయాతయామానౌ ఏ ఏవ దేవతే అజాతజామ్ని తే ఏవాలభంతే వైశ్వదేవమాలభంతే దేవతా ఏవావరుంధరే ద్యావా పృథివ్యాంధేనుమాలభంతే ద్యావా పృథివ్యోరేవ ప్రతిష్ఠంతి వాయవ్యం వత్సమాలభంతే వాయురేవైభ్యో యథాయతనా దేవతా అవరుంధే ఆదిత్యామవిం వశామాలభంతే ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠంతి మైత్రా వరుణేమాలభంతే మిత్రేణైవ యజ్ఞస్య సృష్టగుం శమయంతి వరుణేన దురిష్టం ప్రజాపత్యంతో పరం మహాభ్రత ఆలభంతే ప్రజాపత్యోదిగ్రాహ్యో గృహ్యతే అహరేవ రూపేణ సమర్థయంతి అథో అన్నదేవైష బలిర్హ్రియతే ఆగ్నేయమాలభంతే ప్రతి ప్రజ్ఞాత్యై అజపేత్వాన్ వా ఏతే పూర్వైర్మాసైరవరుంధతే యదేతే గవ్యాః పశవ ఆలభ్యంతే ఉభయేషాం పశూనామవరుధ్యై యదతిరిక్తామేకాదశినేమాలభేరన్ అప్రియం భ్రాతృయమభ్యతిరిచ్యేత యద్వో ద్వో పశో సమస్యేయుః కనీయ ఆయుః కుర్వీరన్ యదేతే బ్రాహ్మణవంతః పశవ ఆలభ్యంతే నాప్రియం భ్రాతృవ్యమభ్యతిరిచ్యతే న కనీయ ఆయుః కుర్వతే ప్రజాపతిః ప్రజా సృష్ట్వార్తాశయత్ తం దేవా భూతానాగుం రసంతేజః సంభృత్య తేనైనమభిషజ్యన్ మహానవవర్తీతి తన్మహావ్రతస్య మహావ్రతత్వం మహావ్రతమితి తన్మహావ్రతస్య మహావ్రతత్వం మహతో వ్రతమితి తన్మహావ్రతస్య మహావ్రతత్వం పంచవిగుంశ స్తోమో భవతి చతుర్విగుంశత్యర్ధమాసః సంవత్సరః యద్వా ఏతస్మిన్ సంవత్సరేభి ప్రాజాయత తదన్నం పంచ విగుంశమభవత్ మధ్యతః క్రియతే మధ్యతో హ్యన్నమశితం ధినోతి అథో మధ్యత ఏవ ప్రజానామోర్ధీయతే అథ యద్వా ఇదమంతః క్రియతే తస్మాదుదంతే ప్రజాః సమేధంతే అంతః క్రియతే ప్రజననాయైవ త్రివృక్షిరో భవతి త్రేధా విహితగుం హి శిరః లోమఛవీరస్థి పరాచాస్తువంతి తస్మాత్తత్సర్గేవ నమేద్యతో నమేద్యతి న కృష్యతో న కృష్యతి పంచదశోన్యః పక్షో భవతి సప్తదశోన్యః తస్మాద్వయాగస్యన్యతరమర్ధమభిపర్యావర్తంతే అన్యతరతో హి తద్గరీయః క్రియతే పంచవిపుంశ ఆత్మా భవతి తస్మాన్మధ్యతః పశవో వరిష్ఠాః ఏకవిపుంశం పుచ్చం ద్విపదాసుస్తువంతి ప్రతిష్ఠిత్యై సర్వేణ సహస్తువంతి సర్వేణ హ్యాత్మాత్మన్వీ సహోత్పతంతి ఏకైకాముచ్చిగుంషంతి ఆత్మన్యహ్యంగాని బద్ధాని నవా ఏతేన సర్వః పురుషః యదిత ఇతో లోమాని దతో నఖాన్ పరిమాదః క్రియంతే తాన్యేవ తేన ప్రత్యుప్యంతే ఔదుంబరస్తల్పో భవతి ఊర్గ్వా అన్నముదుంబరః ఊర్జ ఏవాన్నాద్యస్యావరుధ్యై యస్య తల్పసద్యమనభిజితగ్ స్యాత్ స దేవానాగం సామ్యక్షే తల్పసద్యమభిజయానేతి తల్పమారుహ్యోద్గాయేత్ తల్పసద్యమేవాభిజయతి యస్య తల్పసద్యమభిజితగ్ స్యాత్ స దేవానాగం సామ్యక్షే తల్పసద్యం మా పరాజేషేతి తల్పమారుహ్యోద్గాయేత్ తల్పసద్యం పరాజయతే ప్లేంఖేషగం శరి మహో వై ప్లేంఖః మహస ఏవాన్నాద్యస్యావరుధ్యై దేవాసురాః సంయక్తా ఆసన్ త ఆదిత్యే వ్యాయచ్ఛంత తం దేవాః సమజయన్ బ్రాహ్మణశ్చ శూద్రశ్చ చర్మకర్తే వ్యాయచ్ఛేతే రేభ్యో వై వర్ణో బ్రాహ్మణః అసుర్యః శూద్రః ఇమే రాత్సురిమేసు భూతమక్రన్నిత్యన్యతరో బ్రూయాత్ ఇమ ఉద్వాసీకారిణ ఇమే దుర్భూతమక్రన్నిత్యన్యతరః యదేవైషాగుం సుకృతం యారాద్భిః తదన్యతరోభిః శ్రీణాతి యదేవైషాం దుష్కృతం యారాద్భిః తదన్యతరోపహంతి బ్రాహ్మణః సంజయతి అముమేవాదిత్యం భ్రాతృవ్యస్య సంవిందంతే. ఓం. ఇతి ప్రథమాష్టకే ద్వితీయ ప్రశ్న సమాప్తః. అత ప్రథమాష్టకే తృతీయ ప్రశ్న ప్రారంభః. దేవాసురాః సంయత్తాసన్ తే దేవాభిజయముపయంతః అగ్నేశోమయోస్తేజస్వినీస్తనోః సన్యదధత ఇదమునో భవిష్యతి యది నో జేష్యంతేతి తేనాగ్నేశోమావపాక్రామతాం తే దేవాభిజిత్య అగ్నేశోమావన్వైచ్ఛన్ తేగ్నివన్వవిందన్ ఋతుషోత్సన్నం తస్య విభక్తేభిస్తేజస్వినే స్తనోరవారుంధత తే సోమమన్వవిందన్ తమఘ్నన్ తస్య యథాభిజ్ఞాయన్ తనూర్వ్యగృహ్ణత తే గ్రహా అభవన్ తద్గ్రహాణాం గ్రహత్వం యస్యైవం యజుషో గ్రహా గృహ్యంతే తస్య త్వేవ గృహీతాః నానాగ్నేయం పునరాధేయే కుర్యాత్ యదనాగ్నేయం పునరాధేయే కుర్యాత్ వ్యర్థమేవ తత్ అనాగ్నేయం వా ఏతత్ క్రియతే యత్సమిధస్తనో నపాతమిడో బరిహిర్యజతి ఉభావాగ్నేయా వాజ్యభాగో స్యాతాం అనాజ్యభాగో భవత ఇత్యాహుః యదుభావాగ్నేయా వన్వంచాపితే అగ్నే పవమానాయోత్తర సవమానాయ తేనాజ్యభాగ తేన సౌమ్య బుధన్వత్యాగ్నేయస్యాజ్యభాగస్ పురోనువాక్యాభవతి యథా సుప్తం బోధయతి తాదృగేవ తత్ అగ్నిన్యక్తాః పత్నీ సంయాజానామృత స్యుః తేనాగ్నేయగుం సర్వం భవతి ఏకథా తేజస్వినీన్ దేవతాముపైతేత్యాహుః సైనమేశ్వర ప్రదహ ఇతి నేతి బ్రూయాత్ ప్రజననం వా అగ్నిః ప్రజననమేవోపైతేతి కృతయజుస్సంభృత సంభార ఇత్యాహుః సంభృత్యా సంభారాః నయజుః కార్యమితి అథో ఖలు సంభృత్యా ఏవ సంభారాః కార్యం యజుః పునరాధేయస్య సమృద్ధ్యై తేనోపాగుంషు ప్రచరతి ఏష్య ఇవ వా ఏషః యత్పునరాధేయః యథోపాగుంషు నష్టమిచ్చతి తాదృగేవ తత్ ఉచ్చైః శిష్టకృతముత్సృజతి యథా నష్టం విత్వా ప్రాహాయమితి తాదృగేవ తత్ ఏకథా తేజస్వినీం దేవతాముపైతేత్యాహుః సైనమేశ్వర ప్రదహ ఇతి తత్తథా నోపైతి ప్రయాజానో యాజేష్వేవ విభక్తేః కుర్యాత్ యథా పూర్వమాజ్యభాగో స్యాతాం ఏవం పత్నీ సంయాజాః తద్వైశ్వానరవత్ ప్రజననవత్తరముపైతీతి తదాహుః విరుద్ధం వా ఏతత్ నాగ్నేయం వా ఏతత్క్రియత ఇతి నేతి బ్రూయాత్ అగ్నిం ప్రథమం విభక్తేనాం యజతి అగ్నిముత్తమం పత్నీ సంయాజానాం తేనాగ్నేయం తేన సమృద్ధం క్రియత ఇతి దేవా వై యథా దర్శం యజ్ఞానాహరంత యోగ్యష్టోమం యోచ్యం యోతిరాత్రం తే సహైవ సర్వే వాజపేయమపశ్యన్ తే అన్యోన్యస్మైనాతిష్ఠంత అహమనేన యజాయి తే బ్రువన్ ఆజిమస్య ధావామేతి తస్మిన్నాజిమధావన్ తమ్ బృహస్పతి రుదజయత్ తేనాయజత సస్వారాజ్యమగచ్చత్ తమింద్రాబ్రవీత్ మామనేన యాజయేతి తేనేంద్రమయాజయత్ సోగ్రం దేవతానాం పర్యేయేత్ అగచ్చత్ స్వారాజ్యం అతిష్టంతాస్మై జ్యేష్ఠాయ ఏవం విద్వాన్ యజతే గచ్చతి స్వారాజ్యం అగ్రగం సమానానాం పర్యేతి తిష్టంతే స్మై జ్యేష్ఠాయ స వా ఏష బ్రాహ్మణస్య చైవ రాజన్యస్య చ యజ్ఞః తం వా ఏతం వా జపేయ ఇత్యాహుః వాజాప్యో వా ఏషః వాజగృహ్యేతేన దేవా ఐప్సన్ సోమో వై వాజపేయః యో వై సోమం వాజపేయం వేద వాజ్యే వైనం పీత్వా భవతి ఆస్య వాజీ జాయతే అన్నం వై వాజపేయః యదేవం వేద అత్యన్నం ఆస్యాన్నాదో జాయతే బ్రహ్మవై వాజపేయః యదేవం వేద అత్యబ్రహ్మణాన్నం ఆస్య బ్రహ్మా జాయతే వాగ్మై వాజస్య ప్రసవః యదేవం వేద కరోతి వాచా వీర్యం ఐనం వాచా గచ్చతి అపివతీం వాచం వదతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాదిశత్ స ఆత్మన్ వా జపేయమధత్త మందే వా అబ్రువన్ ఏష వావ యజ్ఞః యద్వా జపేయః అప్యేవనోత్రాస్మితి తేభ్యేతా ఉజ్జితిః ప్రాయచ్ఛత్ తా వా ఏకా ఉజ్జితయో వ్యాఖ్యాయంతే యజ్ఞస్య సర్వత్వాయ దేవతానామ నిర్భాగాయ దేవా వై బ్రహ్మణశ్చాన్నస్య చ శమలమపాఘ్నన్ యద్బ్రహ్మణః శమలమాసీత్ సా గాథా నారాశబ్దస్య భవత్ యదన్నస్య సాసురా తస్మాద్గాయతశ్చ మత్తస్య చ న ప్రతిగృహ్యం యత్ప్రతిగృహ్ణీయాత్ శమనం ప్రతిగృహ్ణీయాత్ సర్వా వా ఏతస్య వాచోపరుద్ధాః యో వాజపేయజాజీ యా పృథివ్యాం యాగ్నో యారథంతరే యాంతరిక్షే యా వాయౌ యా వామదేవ్యే యా దివ్యాదిత్యే యా బృహతి యాప్సుయౌషధీషు యా వనస్పతిషు తస్మాద్వాజపేయజాజ్యార్తిజీన సర్వాహ్యస్య వాచోపరుద్ధాః దేవా వైయదన్యైర్గ్రహైర్యజ్ఞస్య నావారుంధత తదతిగ్రాహ్యైరతిగృహ్యావారుంధత తదతిగ్రాహ్యాణామతిగ్రాహ్యత్వం యదతిగ్రాహ్యా గృహ్యంతే యదేవాన్యైర్గ్రహైర్యజ్ఞస్య నావరుంధే తదేవ తైరతిగృహ్యావరుంధే పంచగృహ్యంతే పాంతో యజ్ఞః యావానేవ యజ్ఞః తమాప్త్వా వరుంధే సర్వ ఐంద్రా భవంతి ఏకథైవ యజమాన ఇంద్రియం దధతి సప్తదశ ప్రజాపత్యాగ్రహా గృహ్యంతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యే ఏకజర్చా గృహ్ణాతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి సోమగ్రహాదిష్ట సురాగ్రహాదిష్ట గృహ్ణాతి ఏతద్వై దేవానాం పరమమన్నం యత్ సోమః ఏతన్మనుష్యాణాం యత్ సురా పరమేణైవాస్మాన్నాద్యేనావరమన్నాద్యమవరుంధే సోమగ్రహాన్ గృహ్ణాతి బ్రహ్మణో వా ఏతత్తేజః యత్ సోమః బ్రహ్మణ ఏవ తేజసా తేజో యజమానే దధాతి సురాగ్రహాన్ గృహ్ణాతి అన్నస్య వా ఏతచ్చమలం యత్సురా అన్నస్యైవ శమలేన శమలం యజమానాదపహంతి సోమగ్రహాగిష్ట సురాగ్రహాగిష్ట గృహ్ణాతి పుమాయై సోమః స్త్రీసురా తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ఆత్మానమేవ సోమగ్రహై స్పృణోతి జాజాగం సురాగ్రహై తస్మాద్వాజపేయజాజ్యముష్మిల్లోకే స్త్రియగం సంభవతి వాజపేయాభిజితగ్రహ్యస్య పూర్వే సోమగ్రహా గృహ్యంతే అపరే సురాగ్రహాః పురోక్షగం సోమగ్రహాన్ సాదయతి పశ్చాదక్షగం సురాగ్రహాన్ పాపవస్య సస్య విధృత్యై ఏష వై యజమానః యత్సోమః అన్నగం సురా సోమగ్రహాగిష్ట సురాగ్రహాగిష్ట వ్యతిషజతి అన్నాద్యేనైవైనం వ్యతిషజతి సంపృచస్థ సమ్మా భద్రేణ ప్రంతేత్యాహ అన్నం వై భద్రం అన్నాద్యేనైవై నగం సగం సృజతి అన్నస్య వా ఏతచ్చమలం యత్సురా పాప్మేవ ఖలు వై శమలం పాప్మనా వాయనమేతచ్చమలేన వ్యతిషజతి యత్సోమగ్రహాగిష్ట సురాగ్రహాగిష్ట వ్యతిషజతి విపృచస్థ విమా పాప్మనా వృందేత్యాహ పాప్మనైవై నగం శమలేన వ్యావర్తయతి తస్మాద్వాజపేయజాజీ పోతో మేధ్యో దక్షిణ్యః ప్రాణుద్రవతి సోమగ్రహైః అముమేవ తైర్లోకమభిజయతి ప్రత్యాంసురాగ్రహైః ఇమమేవ తైర్లోకమభిజయతి ప్రతిష్ఠంతి సోమగ్రహైః యావదేవ సత్యం తేన సూయతే వాదశృద్ధ్యః సురాగ్రహాన్ హరంతి అనృతేనైవ విశగం సగం సృజతి హిరణ్యపాత్రం మథోః పూర్ణం దదాతి మథవ్యోసానీతి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దధాతి బ్రహ్మవాదినో వదంతి నాగ్నిష్టోమో నోక్ష్యః న షోడశీనాతిరాత్రః అథ కస్మాద్వాజపేయే సర్వే యజ్ఞక్రమవోపరుధ్యంతగితి పశుభిరితి బ్రూయాత్ ఆగ్నేయం పశుమాలభతే అగ్నిష్టోమమేవ తేనావరుంధే ఐంద్రాగ్నేనోక్ష్యం ఐంద్రేణ షోడశిన స్తోత్రం సారస్వత్యాతిరాత్రం మారుత్యా బృహత స్తోత్రం ఏతావంతో వైయజ్ఞక్రతవః తాన్ పశుభిరేవావరుంధే ఆత్మానమేవ స్పృణాత్యగ్నిష్టోమేన ప్రాణాపానామృక్ష్యేన వీర్యగం షోడశిన స్తోత్రేణ వాచమతిరాత్రేణ ప్రజాం బృహత స్తోత్రేణ ఇమమేవ లోకమభిజగత్యగ్నిష్టోమేన అంతరిక్షముఖ్యేన సువర్గం లోకగం షోడశిన స్తోత్రేణ దేవజానానేవ పథ ఆరోహత్యతిరాత్రేణ నాగగం రోహతి బృహత స్తోత్రేణ తేజమేవాత్మన్ ధత్త ఆగ్నేయేన పశునా ఓజోబలమైంద్రాగ్నేన ఇంద్రియమైంద్రేణ వాచకం సారస్వత్యా ఉభావేవ దేవలోకం చ మనుష్యలోకం చాభిజయతి మారుత్యా వశయా సప్తదశ ప్రజాపత్యాన్ పశూనాలభతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై శ్యామా ఏకరూపా భవంతి ఏవమిహి ప్రజాపతిః సమృద్ధ్యై తాన్ పర్యజ్ఞకృతానుత్సృజతి మరుత యజ్ఞమజిఘాగుంసన్ ప్రజాపతేః తేభ్య ఏతాం మారుతీం వశామాలభత తయైవైనానశమయత్ మారుత్యా ప్రచర్య ఏతాం సంజ్ఞపయేత్ మరుత ఏవ శమయిత్వా ఏతైః ప్రచరతి యజ్ఞస్యాఘాతాయ ఏకథా వపాజుహోతి ఏకదేవత్యాహి ఏతే అథో ఏకథైవ యజమానే వీర్యం దధాతి నైవారేణ సప్తదశ శరావేణైతర్హ ప్రచరతి ఏతత్పురోడాశాహ్యేతే అథో పశూనామేవ ఛిద్రమపి దధాతి సారస్వత్యోత్తమయా ప్రచరతి వాగ్వై సరస్వతి తస్మాత్ ప్రాణానాం వాగుత్తమా అథో ప్రజాపతావేవ యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతిరిహి వాక్ అపన్నదతి భవతి తస్మాన్ మనుష్యాః సర్వాం వాచం వదంతి సావిత్రం జుహోతి కర్మణః కర్మణః పురస్తాద్ కష్టద్వేదేత్యాహుః యద్వాజపేయస్య పూర్వమయ్యదపరమితి సవితృప్రసూత ఏవ యథా పూర్వం కర్మాణి కరోతి సవనే సవనే జుహోతి ఆక్రమణమేవ తత్సేతుం యజమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై వాచస్పతిర్వాచమద్యస్వదాదిన ఇత్యాహ వాగ్వై దేవానాం పురాన్నమాసీత్ వాచమేవాస్మాన్నగ్రస్వదయతి ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ్నయతి రథముపావహరతి విజిత్యై వాజస్య ను ప్రసవే మాతరం మహీమిత్యాహ యచ్చైవేయం యచ్చాస్యామధి తదేవావరుంధే అథో తస్మిన్నేవోభయేభిషిచ్యే అప్స్వంతరమృతమప్సుభేషజమిత్యశ్వాన్ పల్పోలయతి అప్సువా అశ్వస్య తృతీయం ప్రవిష్టం తదనువేనన్వమప్లవతే యదప్సు పల్పోలయతి యదేవాస్యాప్సు ప్రవిష్టం తదేవావరుంధే బహువా అశ్వో మేధ్యముపగచ్చతి యదప్సు పల్పోలయతి మేధ్యానేవైనాన్ కరోతి వాయుర్వాత్వామునుర్వాత్వేత్యాహ ఏతావా ఏతం దేవతా అగ్రే అశ్వమయుంజన్ తాభిరేవైనానేయునక్తే సరస్యోజ్జిత్యై యజుషాయునక్త్యవ్యావృత్తై అపాన్నవాదాశుభే మన్నితి సమ్మాష్టి మేధ్యానేవైనాన్ కరోతి అథోస్తౌత్యేవైనానాజగంసరిష్యదః విష్ణుక్రమాన్క్రమతే విష్ణురేవ భూత్వేమాన్ లోకానభిజయతి వైశ్వదేవో వైరథః అంకౌన్యంకావభితో రథయ్యావిష్ట్యాః యా ఏవ దేవతారథే ప్రవిష్టాః తాభ్య ఏవ నమస్కరోతి ఆత్మనానాత్యై అశవరథం భావకోస్య రథో భవతి య ఏవం వేద దేవస్యాహగుంసపితః ప్రసవే బృహస్పతినా వాజరితా వాజంజేషమిత్యాహ సవిత ప్రసూత ఏవ బ్రహ్మణా వాజముజ్జయతి దేవస్యాహగుంసపితః ప్రసవే బృహస్పతినా వాజరితా వరిషిష్ఠన్నాకగుం రుహేజమిత్యాహ సవిత ప్రసూత ఏవ బ్రహ్మణా వరిషిష్ఠన్నాకగుం రోహతి సాత్వాలే రథచక్రం నిమితగుం రోహతి అతో వా అంగిరస ఉత్తమాః సువర్గం లోకమాయన్ సాక్షాదేవ యజమానః సువర్గం లోకమేతి ఆవేష్టయతి వజ్రో వై రథః వజ్రేణైవ దిశోభిజయతి వాజినాగుం సామగాయతే అన్నం వై వాజః అన్నమేవావరుంధే వాచో వష్మదేవేభ్యో వాక్రామత్ తద్వనస్పతీన్ ప్రావిశత్ సైషా వాగ్వనస్పతిషు వదతి యాదుందుభౌ తస్మాద్దుందుభిః సర్వా వాచోతి వదతి దుందుభే సమాఘ్నంతి పరమా వా ఏషా వాక్ యాదుందుభౌ పరమయైవ వాచా వరాం వాచమవరుంధే అథో వాచ ఏవ వష్మయజమానో వరుంధే ఇంద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజగిదిత్యాహ ఏష వా ఏతరిహీంద్ర యో యజతే యజమాన ఏవ వాచముజ్జయతి సప్తదశ ప్రవ్యాధానాజింధావంతి సప్తదశగ్రస్తోత్రం భవతి సప్తదశ సప్తదశ రీయంతే సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై అర్వాసి సప్తిరసి వాజ్యసేత్యాహ అగ్న్యర్వా అర్వా వాజుః సప్తిః ఆదిత్యో వాజీ ఏతాభిరేవాస్మై దేవతాభిర్దేవరథం జునక్తి వృష్టివాహినం జునక్తి వృష్టివాహీ వై దేవరథః దేవరథమేవాస్మై జునక్తి వాజినో వాజం ధావత కాష్ఠాం గచ్చతేత్యాహ సువర్గో వై లోక కాష్ఠా సువర్గమేవ లోకం యంతి సువర్గం వా ఏతే లోకం యంతి య ఆజిం ధావంతి ప్రాంచో ధావంతి ప్రాణి బహి సువర్గో లోక చతస్రభిరణు మంత్రయతే చత్వారి ఛందాగంసే ఛందోభిరేవైనాం సువర్గం లోకం గమయతి ప్రవా ఏతేస్మాల్లోకాచ్యమంతే య ఆజిం ధావంతే ఉదంచ ఆవర్తంతే అస్మాదేవతేన లోకాన్నయంతి రథవిమోచనీయం జుహోతి ప్రతిష్ఠిత్యై ఆమావాజస్య ప్రసవోచగమ్యాదిత్యాః అన్నం వై వాజః అన్నమేవావరుంధే యథాలోకం వా ఏత ఉజ్జయంతి య ఆజిం ధావంతే కృష్ణలం కృష్ణలం వా దశర్భ్యః ప్రయచ్చతి యమేవతే వాచం లోకముజ్జయంతే తమ్ పరిక్రీయావరుంధే ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమానే వీర్యం దధాతి దేవా వా ఓషధేష్వాజిమయుః తాబృహస్పతిరుదజయత్ స నైవారాన్నిరవృణీత తన్నైవారాణాన్నైవాషత్వం నైవారశ్చరుర్భవతి ఏతద్వై దేవానాం పరమమన్నం యన్నేవారాః పరమేణైవాస్మా అన్నాద్యేనావరమన్నాద్యమవరుంధే సప్తదశ సరామో భవతి సప్తదశ ప్రజాపతిః ప్రజాపతేరాప్యై క్షీరే భవతి ఋతమేవాస్మిన్ దధాతి సర్పిష్వాన్ భవతి మే ధృత్వాయ బృహస్పత్యో వా ఏష దేవతయా యో వా జపేజేన యజతే బృహస్పత్య ఏష చరుః అశ్వాన్ సరిష్యతః ససృషశ్చావఘ్రాపయతి యమేవ తే వాజం లోకముజ్జయంతి తమేవావరుంధే అజీజిపత వనస్పతయ ఇంద్రం వాజం విముచ్యధ్వమితి దుందుభేన విముంచతి యమేవ దేవాజం లోకమింద్రియం దుందుభయ ఉజ్జయంతి తమేవావరుంధే తార్ప్యం యజమానం పరిధాపయతి యజ్ఞో వై తార్ప్యం యజ్ఞేనైవైనకం సమర్థయతి దర్భమయం పరిధాపయతి పవిత్రం వై దర్భా పునాత్యేవైనం వాజం వా ఏషోపరుత్సతే యో వాజపేయేన యజతే ఓషధయః ఖలు వై వాజ యద్దర్భమయం పరిధాపయతి వాజస్యావరుధ్యై జాయయేహి సుగోరోహావేత్యాః పత్నియా ఏవైష యజ్ఞస్యాన్వారంభో నవచ్ఛిత్యై సప్తదశారత్నిర్యోపో భవతి సప్తదశః ప్రజాపతిః ప్రజాపతేరాత్యే ధూమనశ్చతురశ్రిర్భవతి గోధూమం చ శారం నవా ఏతే బ్రీహయోనయవాః యద్గోధూమాః ఏవమివ హి ప్రజాపతిః సమృద్ధ్యై అథో అముమేవాస్మై లోకమన్నవంతం కరోతి వాసోభిర్వేష్టయతి ఏష వై గజమానః యద్యోపః సర్వదేవత్యాం వాసః సర్వాభిరేవైనం దేవతాభిః సమర్థయతి అథో ఆక్రమణమేవ తత్సేతుం యజమానః కురుతే సువర్గస్య లోకస్య సమష్ట్యై ద్వాదశవాజ ప్రసవీయాని జుహోతి ద్వాదశవాసా సంవత్సరః సంవత్సరమేవ ప్రీణాతి అథో సంవత్సరమేవాస్మా ఉపదధాతి సువర్గస్య లోకస్య సమష్ట్యై దశభిః కల్పైరోహతి నవ వై పురుషే ప్రాణాః నాభిర్దశమే ప్రాణానేవ యథా స్థానం కల్పయిత్వా సువర్గం లోకమేతి ఏతావద్వై పురుషస్య స్వాం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తేన సహ సువర్గం లోకమేతి సువర్దేవాగుం అగన్మేత్యాహ సువర్గమేవ లోకమేతి అమృత అభూమేత్యాహ అమృతమివ హి సువర్గో లోకః ప్రజాపతేః ప్రజా అభూమేత్యాహ ప్రజాపత్యో వా అయం లోకః అస్మాదేవతేన లోకాన్నైతి సమహం ప్రజయా సమ్మయా ప్రజేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే ఆశపుటైర్ఘ్నంతి అన్నం వా ఇయం అన్నాద్యేనైవైరగం సమర్థయంతి ఊషైర్ఘ్నంతి ఏతే హి సాక్షాదన్నం యదోషాః సాక్షాదేవైనమన్నాద్యేన సమర్థయంతి పురస్తాత్ ప్రత్యంచం ఘ్నంతి పురస్తాద్య ప్రదేశేన మన్న మధ్యతే శీర్షలో ఘ్నంతి శీర్షలోహ్యన్న మధ్యతే దిగ్భ్యో ఘ్నంతి దిగ్భ్యదేవాస్మా అన్నాద్యమవరుంధతే ఈశ్వరో వా ఏష పరాంగ్రదఘః యోయోపగం రోహతి హిరణ్యమధ్యవరోహతి అమృతం వై హిరణ్యం అమృతకం సువర్గో లోకః అమృత ఏవ సువర్గే లోకే ప్రతిష్ఠతి శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి పుష్ట్యైవ ఏతద్రూపం యదజా త్రిః సంవత్సరస్యాన్యాన్ పశూన్ పరిప్రజాయతే వస్తాదినమధ్యవరోహతి పుష్ట్యామేవ ప్రజననే ప్రతిష్ఠతి సప్తాన్న హోమాంజుహోతి సప్త వా అన్నాని యావంత్యేవాన్నాని తాన్యేవావరుంధే సప్తగ్రామ్యా ఓషధయః సప్తారణ్యాః ఉభయేషామవరుధ్యై అన్నస్యాన్నస్య జుహోతి అన్నస్యాన్నస్యావరుధ్యై యద్వాజపేయజాజ్యనవరుద్ధస్యాశ్నీయాద్ అవరుధేనభ్యర్థ్యేత సర్వస్య సమవదాయ జుహోతి అనవరుద్ధస్యావరుద్ధ్యై ఔదుంబరేణ శ్రువేణ జుహోతి ఊర్గ్వా అన్నముదుంబరః ఊర్జయేవాన్నాద్యస్యావరుద్ధ్యై దేవస్య త్వాసవితః ప్రసవ ఇత్యాహ సవితర్ప్రసూత ఏవైనం బ్రహ్మణా దేవతాభిరభిషించతి అన్నస్యాన్నస్యాభిషించతి అన్నస్యాన్నస్యావరుధ్యై పురస్తాత్ ప్రత్యంచమభిషించతి పురస్తాధ్య ప్రదేశే నమన్న మధ్యతే శీర్షతో విషించతి శీర్షతోహ్యన్న మధ్యతే ఆముఖాదన్వస్రావయతి ముఖతగేవాస్మా అన్నాద్యం దధాతి అగ్నేస్తాసాం రాజ్యేనాభిషించామీత్యాహ ఏషవాగ్నేః సమః తేనైవేనమభిషించతే ఇంద్రస్య త్వాసాం రాజ్యేనాభిషించామీత్యాహ ఇంద్రియమేవాస్మిన్నేతేన దధాతి బృహస్పతేస్తాసాం రాజ్యేనాభిషించామీత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిః బ్రహ్మణైవేనమభిషించతే సోమగ్రహాగిశ్చావదానీయాని చర్త్రిభ్య ఉపహరంతే అహమేవతేర్లోకమన్నవంతం కరోతి సురాగ్రహాగిశ్చానవదానీయాని చ వాచసిభ్యః ఇమమేవతేర్లోకమన్నవంతం కరోతి అథ ఉభయేష్వేవాభిషిచ్యతే ఇమాథం కుర్వతే వాచసితః ఇంద్రియస్యావరుధ్యై అనిరుక్తాభిప్రాతః స వనే స్తువతే అనిరుక్తః ప్రజాపతిః ప్రజాపతేరాత్రే వాజవతేభిర్మాధ్యం దినే అన్నం వై వాజః అన్నమేవావరుంధే శ్రీవిష్టవతేభిస్తృతేన స వనే యజ్ఞో వై విష్ణుః పశవశ్శిపిః యజ్ఞయేవ పశుషు ప్రతిష్ఠతి బృహదంత్యం భవతి అంతమేవైనగ్శ్రియైగమయతి నృషదంతేత్యాహ ప్రజా వై నృన్ ప్రజానామేవైతేన సూయతే దృషదమిత్యాహ వనస్పతయో వైద్ర వనస్పతేనామేవైతేన సూయతే భువనసదమిత్యాహ యదా వై వసీయాన్ భవతి భువనమగన్నితి వైతమాహుః భువనమేవైతేన గచ్చతి అప్సుషదం ద్వాఘృతసదమిత్యాహ అపామేవైతేన ఘృతస్య సూయతే వ్యోమసదమిత్యాహ యదా వై వసీయాన్ భవతి వ్యోమాగన్మితి వైతమాహుః వ్యోమైవైతేన గచ్చతి పృథివిషదం ద్వాంతరిక్షసదమిత్యాహ ఏషామేవైతేన లోకానాగం సూయతే తస్మాద్వాజపేయజాజీన కంచన ప్రత్యవరోహతి అపి వహి దేవతానాగం సూయతే నాకసదమిత్యాహ యదా వై వసీయాన్ భవతి నాకమగన్యతి వైతమాహుః నాకమేవైతేన గచ్చతి ఏ గ్రహాః పంచజనీనామిత్యాహ పంచజనానామేవైతేన సూయతే అపాగం రసముద్వజ సమిత్యాహ అపామేవైతేన రసస్య సూయతే శౌర్యరశ్మికం సమాభృతమిత్యాహ సశుక్రత్వాయ ఇంద్రోభృత్రకం హత్వా అసురాన్ పరాభావ్య సోమాపాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేభ్యురాగచ్చన్ పితరేణ యజ్ఞోగచ్చత్ తం దేవాః పునరయాచంత తమేభ్యో న పునరదదుః తే బ్రువన్ వరం వృణామహై అథమః పునర్దాస్యామః అస్మభ్యమేవ పూర్వేద్యుః ప్రజాతా ఇతి తమేభ్యః పునరదదుః తస్మాత్ పితృభ్యః పూర్వేద్యుః క్రియతే యత్పితృభ్యః పూర్వేద్యుః కరోతి పితృభ్య ఏవ తద్యజ్ఞం నిష్క్రియజమానః ప్రతనుతే సోమాయ పితృపేతాయ స్వధానమగిత్యాహ పితురేవాధిసోమపీఠమవరుంధే నహి పితా ప్రమీయమాణ ఆహైష సోమపీఠ ఇతి ఇంద్రియం వై సోమపీఠ ఇంద్రియమేవ సోమపీఠమవరుంధే తేనేంద్రియేణ ద్విరీయాంజాయామభ్యశ్నుతే ఏతద్వై బ్రాహ్మణం పురావాజశ్రవసా విదామక్రన్ తస్మాత్తే ద్వే ద్వే జాయే అభ్యాక్షర యగేవం వేద అభిద్వితీయాంజాయామశ్నుతే అగ్నయేకవ్యవాహనాయ స్వధానమగిత్యాహ యదేవ పితృణామగ్నిః తం ప్రేణాతి ఇస్ర ఆహుదేర్జుహోది త్రిర్నిదధాతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతూనేవ ప్రేణాతి తూష్ణీం మే క్షణమా దధాతి అస్తి వాహి షష్ఠ ఋతుర్నవా దేవాన్ వై పితృన్ ప్రేతాన్ మనుష్యా పితరో న ప్రపిపతే తిస్ర ఆహుతేర్జుహోతే ప్రణ్యదధాతే షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతవః ఖలు వై దేవాః పితరః ఋతో నేవ దేవాన్ పితృన్ ప్రీణాతి తాన్ ప్రేతాన్ మనుష్యా పితరో న ప్రపిపతే సకృదాచ్ఛిన్నం బర్హిర్భవతి సకృతి బహిపితరః ప్రణ్య దధాతి తృతీయేవామితో లోకే పితరః తానేవ ప్రీణాతి పరాగావర్తతే శ్రీకాహి పితరః ఓష్మణాభ్యావృత ఉపాస్తే ఓష్మభాగాహి పితరః బ్రహ్మవాదినో వదంతి ప్రాశ్యాశ్నీయాత్ జన్యమన్నమద్యాత్ ప్రమాయుగ స్యాత్ ఎన్న ప్రాశ్నీయాత్ అహవి స్యాత్ పితృభ్య ఆవృశ్చేత అవఘ్రేయమేవ తన్నేవ ప్రాశి తన్నేవాప్రాశితం వీరం వా వే పితర ప్రయంతో హరంతి వీరం వా దదతి దశాంఛినత్తి హరణ భాగాహి పితర పితృనేవ నిరవదయతే ఉత్తర ఆయుషిలో మచ్ఛిందీత పితృణాగహ్యేతర్హి నేదీన నమస్కరోతి నమస్కారో హి పితృణా నమో వః పితరో రసాయ నమో వః పితర సుష్మాయ నమో వః పితరో జీవాయ నమో వః పితర స్వధాయై నమో వః పితరో మన్యవే నమో వః పితరో ఘోరాయ పితరో నమో వః యేతస్మిన్ లోకే స్థ యుష్మాగిస్తేను ఏస్మిన్ లోకే మాంతేను యేతస్మిన్ లోకే స్థ యూయంతేషాం వసిష్ఠా భూయాస్త ఏస్మిన్ లోకే అహం తేషాం వసిష్ఠో భూయాసమిత్యాహ వసిష్ఠస్తమానానాం భవతి యేవం విద్వాన్ పితృభ్యః కరోతి ఏష వై మనుష్యాణాం యజ్ఞః దేవానాం వా ఇతరే యజ్ఞాః తేన వా ఏతత్ పితృలోకే చరతి యత్ పితృభ్యః కరోతి స ఏశ్వరః ప్రమేతో ప్రజాపత్యయర్చా పునరైతి యజ్ఞో వై ప్రజాపతిః యజ్ఞేనైవ సహ పునరైతి న ప్రవాయుకో భవతి పితృలోకే వా ఏతద్యజమానశ్చరతి యత్ పితృభ్యః కరోతి స ఈశ్వర ఆర్తిమార్తో ప్రజాపతిస్త్వా వై నందేతుమర్హతేత్యాహుః యత్ ప్రజాపత్యజర్చా పునరేతి ప్రజాపతిరే వై నంతత ఉన్నయతి నార్తిమార్చతి యజమానః ఇతి ప్రథమాష్టకే తృతీయ ప్రశ్న సమాప్తః.